2.41 వ్యవసాయత్మిక బహుశఖ హెనంతాశ్చ బుద్ధిరేకేహ కురునందన బుద్ధయో రెండు వ్యవసాయినాం. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 40 అనగా ఓ కురునందన, ఈ పరమకళ్యాణ ప్రదమైన మార్గమునందు వ్యవసాయత్మిక నిశ్చయ స్వభావము కలిగియున్న బుద్ధి ఒక్కటియే, అనగా యథార్థము మరియు ప్రమాణసిద్ధమైనది అయినందున ఇతరములైన విపరీత బుద్ధి యోగముతో కూడియున్న భేదములన్నింటినీ బాధించును, అనగా వాటిని నశింపజేయును. ఇతర బుద్ధులేవైతే ఉన్నవో వాటి యొక్క శాఖాభేదముల వ్యాపకత్వము వలన ప్రపంచము అనంతమైనదనియు అపారమైనదనియు అనగా ఎంత ప్రయత్నించినను అధిగమించరాని దని చెప్పబడుచున్నదో అట్టి భేదభావములను కలిగించు బుద్ధులను ప్రమాణజనితమైన బుద్ధిజలముతో నివృత్తిని పొందించి సమస్త మాయా సంసారమును నివర్తింపజేయును. కాని ఎవడు ప్రయత్నశీలుడు కాడో, ఎవడు ప్రమాణజనితమైన వివేకబుద్ధి కలిగియుండడో వానికి ఆ శాఖాభేదముతో కూడియున్న బుద్ధులు అనేకములేయుండి ఆతనిని బాధించుచుండును. ఎవనికి నిశ్చయాత్మకమైన బుద్ధి లేదో ఆతడు 2.42 వ్యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్య విపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతి వాదినః, అనగా కుసుమ వైభవంతో నిండియున్న లతాకుంజము వంటి అతి మృదు మధురమైన వినసొంపుగాయున్న శబ్దములతో కూడియున్న విషయమును చెప్పబోవుచున్నాను. ఆ చెప్పున దెవ్వరు? ఏ మహాత్ముడు జ్ఞానహీనుడు, అల్పబుద్ధి గల వివేకహీనుడు, అర్థవాదము మరియు మహాఫలములను ఇచ్చు సాధనములను ప్రకాశింపజేయునట్టి వేదవాక్య రసముతో నిండియున్నవాడో ఆతడు మరేమనగా పార్థ? ఎవడైతే స్వర్గాది ఫలములను పొందింపజేయు సాధన రూపమైన కర్మలు తప్ప ఇతరమైనది ఏమీ లేదని చెప్పును. ఇంకా ఏమనగా జే 2.43 కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగేశ్వర్యగతిం ప్రతి, అనగా కామాత్మ అనగా ఎవడైతే కామభోగములను మాత్రమే తన స్వభావముగా చేసుకునియున్నాడో అట్టి భోగపరాయణుడు మరియు స్వర్గప్రాప్తినే తన జీవిత లక్ష్యముగా ఎంచుకొనియున్నాడో అనగా స్వర్గప్రాప్తినే పరమ పురుషార్థముగా నిశ్చయించుకొనియున్నాడో అటువంటి మానవుడు జన్మమరణ రూపమైన కర్మఫలమును గురించిన మాటలు మాత్రమే మాట్లాడుచుండునో ఆతడు? కర్మ యొక్క ఫలము పేరు కర్మఫలము, జన్మరూప కర్మఫల మనగా జన్మ కర్మఫలము అనబడును. అటువంటి ఫలమును ఇచ్చినటువంటి మాటలను జన్మకర్మ ఫలప్రద అని అంటారు. ఇటువంటి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 41. ఈ విధముగా భోగము మరియు ప్రాపంచిక ఐశ్వర్యమును పొందుటకు ఎటువంటి ఎన్ని క్రియాభేదములు అనగా ఎన్ని విధములైన కర్మలు ఉన్నవో వాటిని వర్ణించి చెప్పుట అతి కష్టము. ఏలేనా స్వర్గమని, పశువులని, భార్యలని, బిడ్డలని, ఇళ్ళుని, భూములని భాగవతములో చెప్పినట్లుగా చెలులుం తల్లులు తండ్రులాత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు నిర్మల గేహం బులటంచు గుర్తురు మహామాయాగుణభ్రాంతులై ఇటువంటి వాటిని సంపాదించుటకు చేయబడు కర్మభేదములను గురించి మాట్లాడువారు పరమ మూర్ఖులు. సంసార చక్రమునందు చిక్కుకొని క్రిందికి పైకి వచ్చుచూ పోవుచూ ఉందురు. భువిజచ్చున్ దివిజొచ్చు అచ్చటను చావుంగాంచిచొచ్చున్ భువిన్ భువి చావుం దివి చావు నాగనిటూ చావులెండు భూతాళికిన్ భువి చావున్ సుఖ సుప్తివోలే బడయంబో నేనుగా కక్కటా దివి చావుం ననుజావనికుము కపర్దిస్వామి మృత్యుంజయ అని ఏడ్చాడు పూర్వం ఒక భక్తుడు. చూ కంకణము కావ్యం 2.44 భోగేశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధ్యః సమాధౌ న విధీయతే అనగా ఎవరైతే ఐశ్వర్యము మరియు భోగాదులయందు ఆసక్తి కలవారే యుందురో, అనగా ఐశ్వర్య భోగాదులనే పురుషార్థముగా తలంచి వాటి ఎందే ఆసక్తి కలవారే యుందురో, తద్రూపులయ్యుందురో, మరియు క్రియాభేదములను విస్తారపూర్వకముగా చెప్పు స్వభావము ఎవరి చిత్తమును హరించివేసినదో, అనగా ఎవరి యొక్క వివేకబుద్ధి మాయచేత ఆచ్ఛాదితమైపోయినదో, వారి యొక్క సమాధియందు సాంఖ్య విషేకమైన లేక యోగ విషేకమైన నిశ్చయాత్మికమైన బుద్ధి నిలువజాలదు. పురుషుని యొక్క భోగము కొరకు దేనియందు సర్వము స్థాపించబడునో దాని పేరు సమాధి. ఈ వ్యుత్పత్తి అర్థముననుసరించి సమాధికి మరి యొక్క పేరు అంతఃకరణము. ఆ సమాధియందు బుద్ధి నిలువజాలదు, అనగా బుద్ధి సమాధి అవస్థయందున్న అంతఃకరణము నందు పుట్టదు. ఇటువంటి వివేకముతో కూడిన బుద్ధి లేనటువంటి కామపరాయణులైన పురుషుల 2.45 త్రైగుణ్య విషయ వేద నిమ్రోగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్, అనగా వేదములు త్రిగుణాత్మకములైన విషయములను గురించి చెప్పును. అనగా ఆ మూడు సత రజ తమ గుణముల యొక్క కార్యరూపమైన సంసారమునే తెలుపుచుండును. కాని అర్జున, నీవు సంసారములేనివాడవు, కామభావము గూడా లేనివాడవు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 42. నీవు ద్వంద్వత్వము లేనివాడవు, అనగా సుఖదోహకములకు కారణమైన పరస్పర విరుద్ధ లక్షణములు కలిగియున్న పదార్థములను ద్వంద్వములందురు. అటువంటి ద్వంద్వములు లేనివాడవు మరియు నిత్య సత్వగుణ సంపన్నుడవు మరియు యోగక్షేమములకు అతీతుడవు. అప్రాప్యమైన వస్తువును ప్రాప్తింపజేసుకొనుట యోగమనబడును, మరియు ప్రాప్తించిన వస్తువును రక్షించుకొనుట క్షేమమందురు. యోగక్షేమములను పొందుటకు అవసరమైన మార్గమునందు కలుగు ప్రవృత్తిని కలిగియుండుట చాలా కష్టము. అందుచేత నీవు యోగక్షేమములను పొందుకోరకుము, మరియు నీవు ఆత్మవంతుడవు, అనగా ఆత్మవిషయమునందు ఎటువంటి ప్రమాదము లేనివాడవు. నీవు నీ స్వధర్మ నిర్వహణమునందు నిమగ్నుడవై ఉండుటకుగాను నీకు నేను ఈ విధముగా ఉపదేశించుచున్నాను. అన్ని వేదముల యందును చెప్పబడియున్న కర్మలకు అనంతములైన ఫలములు కలుగును. అటువంటి ఫలములను కోరనట్టి పురుషుడు ఈశ్వరుని కొరకు ఆయా కర్మలను ఇందులకు ఆచరించవలయును అన్నచో చెప్పెదను వినుము. 2.46 వ్యావనౌదపానే సర్వతః సంపుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః, అనగా జగత్తునందలి నూతులు చెవులు మొదలగు అనేకమైన చిన్ని చిన్ని జలాశయములందు ఏ విధముగా స్నాన పానాది కార్యములు ఎటువంటి ప్రయోజనమును సిద్ధింపజేయుచుండునో ఆ ప్రయోజనముల్లన్నీయు అన్ని విధములా గొప్పగా అనగా తగినంతగాయున్న జలాశయములందుగూడా ఆ పరిమాణములోనే అనాయాసముగా సిద్ధించుచుండును. ఆ ప్రయోజనములన్నీ ఆ జలాశయములందు అంతర్భాగములే. ఏ అదే విధముగా సర్వవిధములయందును అనగా వేదములయందు చెప్పబడిన కర్మల ద్వారా ఏ ప్రయోజనము సిద్ధించునో అనగా ఆ కర్మలను ఆచరించినందువలన ఇట్టి ఫలములు కలుగునో ఆ సమస్త ఫలములు అనగా ప్రయోజనములు పరమార్థతత్వమును ఏంగిన బ్రాహ్మణునకు అనగా సంజ్ఞానికి అన్నివైపుల నుండి పరిపూర్ణముగానున్న జలాశయముల వంటి విజ్ఞానముతో కూడిన ఆనందరూపమైన ఫలము అంతే పరిమాణములో అనాయాసముగానే సిద్ధించును. అనగా ఆ పరమార్థమునందు ఆ ఫలములన్నీయు అంతర్భాగములే. శృతియందుగూడా ఇట్లే చెప్పబడియున్నది. దేనిని ఆతడు అనగా ఆ సన్యాసి ఆ పరబ్రహ్మతత్వమును ఎంత పరిమాణములో ఎగుంగునో ఆతడు ఆ ఫలములన్నింటినీ అంత పరిమాణములో పొందును. గీతయందుగూడా సర్వవిధ కర్మలు జ్ఞానమునందు సమాప్తమగును అని చెప్పబడినది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 43. సారాంశమేమన, నూతులు చెవులు మొదలగు చిన్న చిన్న జలాశయముల వలెనే కర్మలు అల్పములైన ఫలములను మాత్రమే కలుగజేయును. అట్లు అయినప్పటికీ జ్ఞాన నిష్టాధికారము లభించుక పూర్వము కర్మాధికారము మాత్రమే కలిగియున్న పురుషుడు కర్మలను చేయుచునే యుండవలయును. 2.47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగో 2 మెనస్సవకర్మణి. కదాచన అనగా నీకు కర్మలు చేయు అధికారము కలదు, జ్ఞాన సంపాదనాధికారము లేదు. నీవు కర్మమార్గముననుసరించి కర్మలు చేయుచుండినను ఆ కర్మ ఫలమును పొందు అధికారము నీకు లేదు. అనగా ఫలమును ఆశించి నీవు కర్మలు చేయకూడదు. ఒకవేళ కర్మఫలమును పొందవలేనన్న కోరిక నీకు కలిగినచో ఆ కర్మఫల ప్రాప్తికి నీవే కారణమగుదువు. అందుచేత నీవు కర్మఫల ప్రాప్తికి కారణము కాబోకుము. ఏలైనా మానవుడు కర్మఫలమును పొందవలేనన్న కోరికతో ప్రేరేపించబడి కర్మలు చేయుటయందు నిమగ్నుడైనచో అతడు అప్పుడు కర్మఫల రూపమైన పునర్జన్మకు కారణమగును. కర్మఫలమును పొందవలేనన్న కోరికయే లేకున్నచో దుహఖరూపమైన కర్మఫలముతో పనియేమి? ఈ విధముగా కర్మలు చేయకుండినను కర్మలు చేయటయందు ఆసక్తిగాని ప్రీతి అనగా చేయవలైనను కోరిక కూడా ఉండరాదు. కర్మఫలమును పొందవలేనన్న కోరికతో ప్రేరేపించబడి కర్మలు చేయకుండా ఉండవలైనన్నచో మరి ఇంకే విధముగా చేయవలేను అన్నచో వినుము. 2.48. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధేహ సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అనగా ఓ ధనంజయ, యోగమునందు స్థిరపడి కేవలము ఈశ్వరుని కొరకు కర్మలు చేయుము. అందులో గూడా ఈశ్వరుడు నాయందు ప్రసన్నుడగుగాక అను ఆశతో కూడిన ఆసక్తిని గూడా త్యజించి కర్మలు చేయుము. ఫలతృష్ణరహితుడైన పురుషుని ద్వారా కర్మలు చేయబడినచో అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా కలిగిన జ్ఞానము సిద్ధించును. ఇంకా దానికి వ్యతిరేకముగా అనగా జ్ఞానము కలుగకుండిన సిద్ధి కలుగనేరదు. అటువంటి సిద్ధి కలిగినను కలుగకుండినను సమముగా ఉండి కర్మలు చేయుచుండవలేను. ఆ యోగము ఎట్టిది? ఎట్టి యోగమునందు స్థిరముగా ఉండి కర్మలు చేయమని చెప్పుచున్నారు అని అన్నచో సిద్ధి ప్రాప్తించినను ప్రాప్తించుకుండినను సమముగా ఉండుటయే యోగము. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం. టీటీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయు కర్మల కంటే ఫలాసక్తితో చేయు కర్మలు నికృష్టమైనవి. అదెట్లన? 2.49. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగార్ధనంజయ బుద్ధా శరణమన్విచ్ఛాకృపణాః ఫలహేతవః. అనగా ఓ ధనంజయ, బుద్ధియోగము కంటే అనగా సమత్వ బుద్ధి కలిగియుండి చేయు కర్మల కంటే కర్మఫలమును కోరుచు కామభావము కలిగియున్న మనుష్యుల ద్వారా చేయబడు కర్మలు జన్మమరణములకు కారణమగుచుండుట వలన చాలా నికృష్టము అనగా నీచమైనవి. అందువలన ఓ ధనంజయ, నీవు యోగవిషయక బుద్ధియందుగాని లేక దాని పరిపాకము చేత ఉత్పన్నమైన సాంఖ్యబుద్ధియందుగాని శరణు పొందుము. వాటిని పొందుటకు ప్రయత్నించుము. తాత్పర్యమేమన, పరమార్థమును పొందుటకు సాధనమైన జ్ఞానమును పొందుటకు ప్రయత్నించుము. అట్లేలైనా ఫలమును పొందగోరుచు కర్మలు చేయువారు కూపణులు అనగా స్వార్థపరులు మరియు దీనులు. అందులకే శృతిగుడా, ఓ గార్గే, ఎవరైతే ఈ అక్షరబ్రహ్మను గుర్తించక ఈ లోకమును విడిచి వెళ్ళుదురో వారు అత్యంత దీనులు అనగా దయతలచ తగియున్నారు. సమత్వబుద్ధి కలిగి స్వధర్మమును చక్కగా ఆచరించు పురుషుడు ఎటువంటి ఫలమును పొందునో వినుము. 2.50. బుద్ధితో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అనగా సమత్వయోగ విషిక బుద్ధి కలిగియున్న పురుషుడు అంతఃకరణ శుద్ధి ద్వారాను మరియు జ్ఞాన సంపాదన ద్వారాను సత్కర్మలను, దుష్కర్మలను మరియు పాపపుణ్యములను ఈ మాయాలోకమునందే వదిలివేస్తాడు. ఈ పంచభూతాత్మకమైన దేహమునందు ఉండగానే లోకమునకు సంబంధించిన కర్మబంధము నుండి ముక్తుడైపోతాడు. అందువలన అర్జున, నీవు సమత్వ విషిక బుద్ధి రూపమైన యోగస్థితిని పొందుటకు ప్రయత్నించుము. ఏలేనా, యోగమనగా కర్మకౌశలత్వమే, అనగా స్వధర్మ సంబంధమైన కర్మలయందు మునిగియున్న పురుషుడు ఆ కర్మల ఫలములను ఈశ్వరార్పణ జేయు బుద్ధి కలిగి సిద్ధి అసిద్ధులయందు సమభావము కలిగియుండుటయే కర్మకౌశలత్వము. అసలు కౌశలము లేక కుశలత్వము, నైపుణ్యమనగా స్వభావతః బంధమును కలిగించు కర్మలు కూడా ఈ సమత్వబుద్ధి యొక్క ప్రభావము చేత తన స్వభావమును త్యజించును. కావున నీవు సమత్వ బుద్ధిని పొందుటకు ప్రయత్నించుము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 45. అట్లెందుకనగా,